అథర్వణ వేదాంతర్గత 15 పరమహంస పరివ్రాజకోపనిషత్ అధ్యయన పుష్పం పరివ్రాజ ధర్మమును అనువర్తిస్తున్న మహనీయులు క్రమంగా ఏ విధంగా బ్రహ్మము రూపము సంతరించుకుంటున్నారో అట్టి ప్రణవ ఏకార్థమైనట్టి తుర్యతుర్య తుర్యమునకే తుర్యమైన స్థానమునకు నమస్కరిస్తున్నాము. ఒక సందర్భములో సృష్టికర్త సృష్టిపాలకుడు అగు బ్రహ్మదేవులవారు బ్రహ్మలోకము నుండి సంచారముగా బయలుదేరారు. ఆయా లోకాలలోని జనులు వారి వారి ధర్మమార్గములను వదలిచరిస్తూ ఫలితంగా అనేక దుహక స్థితిగతులను అనుభవిస్తూ ఉన్నారు. జన్మ కర్మ చక్ర పరంపరలలో ఇరుక్కొని అనేక మనోకల్పిత బంధనములలో మ్రగ్గుతూ ఉన్నారు. అయ్యో, ఆనందము కొరకై నేను లోకాలను సృష్టిస్తూ ఉంటే ఈ జీవులు ధర్మమార్గము విడిచి నవ్వుతూ తప్పులు చేయటము, ఏడుస్తూ అనుభవించటము హసతా క్రియతే కర్మ, రుతతా పరబుధ్యతే జరుగుతోందే. దుహఖములు పొందుతూ కూడా అజ్ఞానజనితమైన ఆవేశము, అవిచారణ, ఇంద్రియానుభవముల వంటి అల్పలక్ష్యములను గొప్పవిగా భావించటము, ఇవన్నీ జీవులు సుదీర్ఘ దురభ్యాసంగా ఆశ్రయిస్తున్నారు. వీరు ధర్మమును ఏమరచి అనేక కష్టములు తెచ్చిపెట్టుకొంటూ కూడా సరి అయిన మార్గము విచారించటము లేదు, అనుసరించటము లేదు. చివరికి నా సృష్టిలోని లోకాలన్నీ దుహఖము, భయము, అల్పత్వము, హీనత్వము మొదలైన వాటితో కప్పివేయబడుచున్నాయి. సుందరముగా నాచే సృష్టించబడే ఈ సృష్టి జీవులు ఆనందించటానికి బదులుగా చివరికి వారి పట్ల అనేక బంధనములకే దారితీస్తోందే. ఏమీ ఉపాయము అని యోచించసాగారు. ఈ విధంగా గమనించిన సృష్టికర్త తన బిడ్డలకు జీవుల దౌర్భాగ్య స్థితిగతులకు తానే దుహఖము పొందినవారే తన పితృదేవులు సర్వజగత్ రక్షకులు అగు శ్రీమన్ విష్ణు భగవానుని దర్శించటానికే వైకుంఠము వెళ్లారు. జీవులు పడుతున్న యాతనలన్నీ వరిణాంచి చెప్పి, తండ్రి, జీవునికి దుహఖములు తొలగే మార్గము నాకు చెప్పండి అని అభ్యర్థించారు. అప్పుడు విష్ణుదేవుడు పద్మసంభవుడగు బ్రహ్మదేవునికి ఈ జీవులు ఆశ్రయించవలసిన జీవన విధానము గురించి, చాతుర్వర్య ధర్మములను ఆశ్రయించటము గురించి, ధర్మము ఏమరచినప్పటికీ పర్యవసానముల గురించి విశదీకరించి చెప్పారు. విష్ణు భగవానుడు అత్యంత సుందరముగు సృష్టిని కల్పిస్తూ ఉన్న మహామేధావి. కుమార బ్రహ్మదేవ, సృష్టిలో ధర్మములు ఉన్నాయి. ఈ మానవులు వారి వారి ధర్మములు ఏమరచటము చేతనే దుహఖములు వచ్చి పడుచున్నాయి. తాము తల్లిదండ్రుల పట్ల, సహజీవుల పట్ల, తదితరుల పట్ల నిర్వర్తించవలసిన ధర్మములు ఏమరుస్తున్నారు. పర్యవసానంగా రుణగ్రస్తులగుచున్నారు. చివరికి తదితరులు నిర్వర్తించవలసిన ధర్మములు తమ పట్ల నిర్వర్తించబడక అధర్మ ప్రవర్తనచే అధర్మఫలములు పొందుచూ దుహఖిస్తున్నారు. సృష్టి అనేది ఒకరిది కాదు, అందరిదీను. అందరూ కలిసి ధర్మములు నిర్వర్తించాలి. ఇంటి ఇల్లాలు, ఇంటి యజమాని, కొడుకు, కోడలు, పిల్లలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఈ విధంగా వేరువేరు వారంతా కలిసి ఒక కుటుంబము. ఒకడు తాను ధర్మము నిర్వర్తించక తన పట్ల తదితరులు ధర్మము నిర్వర్తించటము లేదని వగచి ఏమీ ప్రయోజనం. ఒక కార్యక్రమము సరిగ్గా జరగటానికి అందరి ధర్మములు, డ్యూటీస్ ఆఫ్ ఓల్, వేరువేరుగా ఉంటాయి. సంఘ పరిరక్షణ కొరకే వేరు వేరు జనులకు వేరు వేరు ధర్మములు, డివిజన్ ఆఫ్ లేబర్, కేటాయించబడ్డాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మములు, బ్రాహ్మణ ధర్మములు తాను ప్రశాంతముగా ఉండి ఇతరులకు శాంతి ఐకమత్యములను గుర్తుచేయటము. వేద ఉపనిషత్ అధ్యయనము, శమము అంతరింద్రియ మనోబుద్ధి చిత్త అహంకారముల నిగ్రహము, దమము బాహ్య ఇంద్రియ నిగ్రహము, తపస్సు శుచి అయిన భావాలు గుర్తుచేయటము ఓర్పు, సూటి అయిన భావాలు ఆర్జవము, మనోవక్కాయములచే ప్రదర్శించు భావముల త్రికరణ శుద్ధి, శాస్త్ర అధ్యయనము, శాస్త్రజ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యముల పట్ల తదితరులను ఉత్సాహపరచటము, క్షత్రియ ధర్మములు సహజీవులకు రక్షణ కల్పించటము, శూరులే ఉండటము, ధృతి ధైర్యము కలిగించటము, దయా దాక్షిణ్యము కలిగి ఉండటము, యుద్ధ సమయాలు వచ్చినప్పుడు వెన్నుచూపి పారిపోకపోవటము, దానము ఈశ్వరభావములు ప్రోత్సాహపరటము, క్షేత్రపాలకులై ఉండటము, వ్యవసాయము, వైశ్యధర్మములు, కృషి, సంపద రక్షణ, వ్యాపారము, పశు సంపద రక్షణ, శూద్రధర్మములు, సహజనుల వారి వారి అవసరములు తీర్చటము, సేవాభావం కలిగి ఉండటము, గుణములను అనుసరించి స్వధర్మమును సశాస్త్రీయంగా గమనించి సందర్భానుసారంగా వారివారి స్వకీయ ధర్మములు నిర్వర్తించువారికి వారి వారి ధర్మనిరతియే మోక్షమునకు మార్గము కాగలదు. ఇట్లాగే శాస్త్రములు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మములు ప్రవచిస్తున్నాయి. ధర్మనిరతిచే ఈ జీవుడు నిర్మలుడు, పునీతుడు కాగలడు. క్రమంగా ఈతడు జీవిత పరమాశయము వైపుగా దృష్టి సారించాలి. ధర్మబలంతో అర్హుడై క్రమంగా జ్ఞాని అయి బ్రహ్మచర్య, గృహస్థ ధర్మములు నిర్వర్తిస్తూ పరమహంస పరివ్రాజకుడై జీవితము అనే అవకాశమును సద్వినియోగపరచుకొనెదరుగాక. ఈ విధంగా విశ్వధర్మము అనబడే స్వధర్మము యొక్క ఆశ్రయము, వర్ణాశ్రమధర్మములు మొదలైనవి విష్ణు భగవానుడు బోధించారు. పరమహంస పరివ్రాజకత్వము అను మహదాస్యము కలిగి ఉండాలని విశదీకరించారు. అప్పుడు సర్వజీవుల పితామహుడగు బ్రహ్మదేవుడు ఇట్లా సంభాషణను కొనసాగించారు. లోకపితామహుడగు బ్రహ్మదేవుడు, హే భగవాన్, ఆదినారాయణ, త్వన్ముఖాత్ వర్ణాశ్రమక్రమం శృతం విదితం అవగతం. మీరు బోధిస్తూ వస్తున్న ధర్మ నిరతి వలన ప్రయోజనములు, ధర్మచ్యుతి వలన కలిగే అనర్థములు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణ ధర్మములు, ఆశ్రమధర్మములు, ధర్మనిరతి, పరమహంస ధర్మముకు అర్హత మొదలైనవన్నీ విన్నాము. చాలా సంతోషము. మీ అనుగ్రహం చేత అవన్నీ హృదయస్థము అగుచూ ఉండగా అవి నాకు సమస్త లోక జీవులకు సర్వదా ఆచరణీయములు, ఆత్మబలము ప్రసాదించునవి అని తెలుసుకున్నాను. స్వామీ, ఇదానీం పరమహంస పరివ్రాజక లక్షణం వేత్తుం ఇచ్ఛామి. ఈ జీవుడు ఏ విధంగా త్రిమూర్తులకు కూడా పూజనీయుడగు పరమహంస పరివ్రాజకుడు కాగలడు? పరమహంస పరివ్రాజక లక్షణములు ఏవేవి? ఎవడు ఏ లక్షణములచే పరవ్రాజకమునకు అధికారి, డిజర్వ్డ్, క్వాలిఫైడ్ అవుతాడు? పరమహంస అనగా ఎవరు? పరివ్రాజకత్వము ఎట్లా సిద్ధిస్తుంది? ఈ విశేషాలు దయతో వివరించండి. భగవంతుడగు ఆదినారాయణ స్వామి, నాయనా ప్రియపుత్ర, బ్రహ్మదేవ, మీరు అడిగిన విశేషాలు చెప్పుకుందాము, వినండి. మానవ జీవితము అనునది ఈ జీవుని పట్ల తన యొక్క విష్ణుత్వము, శివత్వము, బ్రహ్మత్వము, ఆత్మత్వము తెలుసుకోవటానికి మహత్తరమైన అవకాశము. ముందుగా స్వధర్మ నిరతిచే బుద్ధిని సాత్వికము, విస్తారము, నిశ్చలము, సునిశ్చితము చేసుకోవాలి. సద్గురువు శిక్ష, సాధన, శోధన, సత్వస్తు బోధన చేయువారే ఉంటారు. పరమసత్యమగు పరమాత్మ అనగా నీ యొక్క నిజ, నిత్య, సత్య, శాశ్వత రూపము అని ఆయన తన వాక్కు బోధచే సంశయ నివారణ చేయువారు. పరిభాషణలచే స్వస్వరూపము గురించి సుస్పష్టపరచువారు సద్గురువు. అట్టి సద్గురువును సమీపించాలి. శ్రద్ధగా భక్తి, జ్ఞాన, యోగాభ్యాసములకు చెందిన విద్యలను శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తున్నది శ్రద్ధగాను, సవిచారణగాను, సవిచక్షణాపూర్వకంగాను మననము చేయాలి. విషయములను మూల మధ్య అంతఃపూర్వకంగా పరిశీలించి విద్వాంసుడు కావాలి. ఈ జీవుడు దృశ్యములో సర్వం ఐహికాముష్మిక సుఖశ్రమం జాత్వా, ఏదో పొందాలి, ఇది ఇలా ఉండకూడదు, అట్లా ఉండాలి, నా గురించి ఇలా అనుకోకూడదు, అలా అనుకోవాలి, ఇది ఇలా అయితే సుఖము, అలా అయితే దుఃఖము, ఈ విధమైన భావనలన్నీ భావనాజనిత శ్రమ, సుఖము కొరకు శ్రమ అనబడుతోంది. కావాలి, పొందాలి, వదలాలి, అనుకోవాలి, అనిపించాలి అనుశ్రమలన్నీ క్రమంగా నెమ్మది నెమ్మదిగా జయించి వేయబడుగాక. ఈశనత్రయ హేయం అధిగమ్య భార్య పుత్ర ధనముల పట్ల నేను అనుకున్నట్లే ఉండవేమి అనే ఈశనత్రయమును దాటి ఉండాలి. వాసనాత్రయం హేయం అధిగమ్య దేహవాసన, దృశ్యవాసన, శాస్త్రవాసన అనే వాసనాత్రయమును అధిగమించివేయాలి. మమత్వం అధిగమ్య, ఈ జనులలో కొందరు నాకు చెందినవారు, కొందరు కాదు. ఈ వస్తు సముదాయము నాకు చెందినది, నేను ఈ విషయ వస్తు సముదాయమునకు చెందినవాడను. వీటితో నాకు అవినాభావ సంబంధము ఉన్నది మొదలైన సంబంధిత అసంబంధిత మమత్వమును త్యజించినవాడే ఉండాలి. అహంకారం హేయం అధిగమ్య, నేను నాది, నాకు చెందినవాటిచేత నేను ప్రత్యేకత గలవాడను. ఎక్కువవాడిని లేదా తక్కువవాడిని, ధన జన విద్య జ్ఞానములచే ఎక్కువవాడిని లేక తక్కువవాడిని మొదలైన లక్షణముల రూపమగు అహంకారమును జయించివేయాలి. ఈ విధంగా ఐహికాముష్మిక సుఖాశయశ్రమను, ఈశనాత్రయమును, వాసనాత్రయమును, మమత్వ అహంకారములను వమనము చేసిన అన్నము, కక్కిన కూడు, వాంతాన్నము వలె వదిలివేయాలి, అధిగమించివేయాలి. మోక్షము అను ఏకైక సాధనము, ద ఓన్లీ ఒబ్జెక్టివ్ ను స్వీకరించాలి. మిగతా లౌకిక ఆశయములను కక్కిన పదార్థము వలె త్యజించి క్రమంగా దాటివేయాలి. ఆ ఈ బ్రహ్మచర్యము పై ఆశయములతో జాగరూకతలతో బ్రహ్మచర్యాశ్రమమును గురు సమక్షములో సంపూర్తి చేయాలి. బ్రహ్మచర్యము బ్రహ్మమునందు సమస్తము సమన్వయించుకోవటము. టూరు గృహస్థాశ్రమము బ్రహ్మచర్యము తరువాత బ్రహ్మము గురించిన అధ్యయన సమాశ్రయముల తరువాత గురు అనుజ్ఞతో గురువు నియమించిన శాస్త్రములను బోధిస్తున్న నియమ నిష్ఠలను మనోబుద్ధులలో పదలపరుచుకుంటూ గృహస్థాశ్రమము స్వీకరించాలి. బ్రహ్మజ్ఞానము కలిగియుండి లోకసంబంధమైన సందర్భ సంగతి సంబంధ అనుబంధ అబాంధవ్య సంపద ఆపదల సందర్భములను ఎట్లా స్వీకరించాలో ఎట్లా స్వీకరించకూడదో గ్రహించి ఆ విధంగా నిర్వర్తించటము ఓ గృహస్థాశ్రమము. గ శ్రేష్ఠమైన విధంగా రుహస్థరుత్ సత్యము ను వదలక ఆశ్రమ ఆశ్రయించి జీవించటము. క్రియ వానప్రస్థాశ్రమము ఉచిత సమయముల్లో బాధ్యతలు తరువాతి తరానికి అప్పగించి ఏకాంత జీవన ఉపాసనల నిమిత్తమై స్వీకరించు ఆశ్రమము. అనేక విషయముల మధ్యగా ఉంటూ కూడా బుద్ధిని విషయరహితంగా ధారణ చేయటము కూడా వానప్రస్థమే. వనము ఫారెస్ట్, హాండ్ ఇన్ ద వరల్డ్ వైల్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్ ఫోర్ సన్యాసము, ఉపాసనలు, సాధన పరికరములు మొదలైనవన్నీ ప్రక్కకు పెట్టి సత్ను మాత్రమే న్యాసము ఆశ్రయించటము సన్యాసము లేక సన్యాసాశ్రయము. న్యాసము ఆశ్రయించటము నిర్వర్తించటము. ఉదాహరణకు ఉపన్యాసము, వానప్రస్థము నుండి సన్యాసము లేదా బ్రహ్మచర్యము నుండి నేరుగా సన్యాసము కూడా సందర్భములను అవకాశములను అనుసరించి స్వీకరించవచ్చును. ఒకడు గృహస్థుడు అయినా లేక వానప్రస్థుడు అయినా, వ్రతస్థుడు, వ్రతములు చేయువాడు అయినా, అవ్రతుడు అయినా, స్నాతకుడు అయినా కాకపోయినా, అగ్నికార్యములందు ఉత్సాహవంతుడై ఉన్నా ఉండకపోయినా, దైనందికంగా ఏవ్రీడే అగ్నికార్యములు చేయువంశ పారంపర్య అగ్నికుడు అయినా లేక అనగ్నికుడు అయినా కూడా, యత్ అహరేవ విరజేత్ తత్ అహరేవ ప్రవ్రజేత్, ఏ రోజు ఏ సమయములో విరక్తుడైతే అప్పటికప్పుడే ఆ రోజుననే సన్యాసము మనోగతంగా స్వీకరించునుగాక. సాంఘికమైన సందర్భములను వ్యవహారములను మానసికంగా త్యజించి పరమాత్మతో మమేకత్వమే మహదాశయముగా స్వీకరించి తదితరమైన సమస్త కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారములన్నీ సత్ ఆత్మ గురించిన ఉపాసనగా అవధరించి ఉండటమే వాస్తవమైన సన్యాసము. సన్యాసాశ్రమము స్వీకరించు విధి అఖండమగు పరమాత్మతత్వమును పరమాశ్యముగా ఏ విధంగా గ్రహించాలి. బ్రహ్మచారి అయినా గృహస్థుడైనా లేక వానప్రస్థుడైనా సన్యాసమునకు సంసిద్ధుడు అవవచ్చును. సమస్త దృశ్య సాంసారిక వ్యవహారముల పట్ల అనురక్తిని మొదలంట్లా త్యజిస్తూ విరక్తి నాన్ రిలేటెడ్నెస్ ని అభ్యాసముగా కలిగి ఉండునుగాక. తల్లి తండ్రి గురువు ముఖ్య బంధువుల అంగీకారము పొందునుగాక. తండ్రిని తల్లిని భార్యని పుత్రుడిని వారెవరూ కాకపోతే శిష్యునికిగాని సహవాసినిగాని పిలిచి తన పట్ల శేషించియున్న అనివార్య కార్యక్రమములు అప్పగించివేయునుగాక. పైవారిలో ఒకరిని ఆత్మపురుషునిగా భావిస్తూ ప్రజాపతియష్ఠి యాగము నిర్వర్తించునుగాక. అది కుదరని సందర్భములో అగ్నిని సాక్షిగా సన్యాసాశ్రమము స్వీకరిస్తూ అగ్నియజ్ఞము నిర్వర్తించునుగాక. త్రైదాతవ్యము అగ్నియే ప్రాణము రూపముగా విశ్వమంతా మరియు సమస్త దేహములలోనూ వేంచేసినదే ఉన్నది. అట్టి ప్రాణశక్తి వలననే జగత్తంతా నిర్మితమై ప్రదర్శనమవుతోంది. అట్టి అగ్నికి సత్వ విరజో తమో త్రిగుణములు త్రిధాతువులుగా జగత్ కల్పన కొరకే రూపము పొందినవై ఉంటున్నాయి. ఇప్పుడు సన్యసించువాడు ఇట్లు పలుకుచున్నాడు, అగ్నిర్హి ప్రాణః, ప్రాణమేవ ఏతయా కరోతి, త్రయధాతవ్యామేవ కుర్యాత్, ఏతయేవ త్రయోధాతవో యదుత, సత్వం రజః తమైతి. అగ్నియే ప్రాణశక్తి అయి ఈ సమస్త జగద్వ్యవహారము నిర్వర్తిస్తోంది. అట్టి అగ్ని యొక్క త్రిధాతువులే సత్వరజోతమో త్రిగుణములు. అయంతే యో నిరుత్వ్యో యతో జాతో అరోచధాః తం జానన్ అగ్న ఆరోహ అథానో వర్ధయ రయం. నేను అగ్నిసాక్షిగా అట్టి త్రిగుణములను దాటివేస్తూ నిర్వృత్తి, అభాగ్యము, మృత్యురూపము, అగు ఇంద్రియ విషయముల గురించి తెలుసుకొని నా యొక్క దృశ్య సంబంధములన్నీ అగ్ని యందు ప్రేల్చివేసి ఆత్మతత్వము అనే తేజోవర్ధమానము కొరకే అగ్నిదేవుని శరణు వేడుచున్నాను. ఇతి అనేన మంత్రేణ అగ్నిం ఆజిఘ్రేత్. ఈ విధములైన మంత్రములతో అర్థము, అంతరార్థము తెలుసుకొంటూ మననము చేస్తూ అగ్నియేష్టిని నిర్వర్తిస్తూ సన్యాసమునకు సంసిద్ధుడగునుగాక. అగ్నే యోనిర్యః ప్రాణః, ప్రాణం గచ్ఛ స్వామ్యోనిం గచ్ఛ స్వాహ, ఇత్యేవం ఏవై తదాహ. ఈ ప్రాణము అగ్ని నుండే బయల్వెడలి అగ్ని ప్రసాదముగా నావెంటనంటి ఉంటోంది. తిరిగి ప్రాణము అగ్ని ప్రవేశము చేయబోవుచున్నది. కనుక ప్రాణమును అగ్నిదేవునికి చెందినదిగా భావించి సమర్పిస్తున్నాను. స్వాహ. ఈ విధమైన మంత్రములతో సన్యాస స్వీకారమునకు ముందుగా శాస్త్రములు చెప్పే సంవిధానము, సన్యాస భావన యొక్క అవగాహన, సుస్థిరత, నిశ్చలత కొరకే పాటించబడుగాక. సన్యాస స్వీకార సమయంలో నిర్వర్తించే అగ్నికార్యము కొరకై అగ్నిని శృతులను, వేదములను ఉపాసించే చోటున ఉండే యజ్ఞగుండము లేక అగ్ని కార్యముల నుండి అగ్నిని తెచ్చి, శ్రోత్రియాగారము నుండి అగ్నిని తెచ్చి, స్వశఖ విద్యుక్త ధర్మము, కులము యొక్క శాస్త్రము నియములను పాటించి అగ్నియేష్టి నిర్వర్తించాలి. అగ్నిని ఆఘ్రాణము చేయాలి, ముక్కుతో వాసన చూడాలి. ఆతుర సన్యాసము కొందరు వ్యాధి కారణంగానో వార్ధక్యము చేతనో శాస్త్రములు నియమించిన ఆయా అగ్నియేష్టి మొదలైన అగ్నికార్యములను నిర్వర్తించగలిగే పరిస్థితి, శారీరక స్థితి ఉండకపోవచ్చును. అట్టివారికి ఆతుర సన్యాసము సూచించబడుతోంది. అట్టివారు పైన మనము చెప్పుకున్న ప్రజాపతియేష్టిగాని అగ్నియేష్టిగాని నిర్వర్తించవలసిన అవసరము ఉండదు. అట్టివారు ఆపోవై సర్వదేవతాభ్యో జుహోమి స్వాహ అని పలుకుచూ అగ్నిలో ఆజ్యము నేయి గాని అగ్ని ఆజ్యములు దొరకని చోట నీటితోగాని ఆత్మాగ్ని ద ఫైర్ ఆఫ్ ఆబ్సొల్యూట్ సెల్ఫ్ హోమము చేస్తూ ఆతుర సన్యాసము స్వీకరించవచ్చును. ఏష్టి స్వాహ అని పలుకుచూ హోమగుండము నిర్మించి యజ్ఞ అగ్ని పురుషుని హవము ఇన్వైట్ చేస్తూ హవిస్సు అగ్నిహోత్రము నందు వ్రేల్చుట కొరకే ఇవురుబెట్టినట్టి అన్నమును నెయ్యిని ప్రాసనము సమర్పించటము మంత్రముగ్ధంగా చేయటమే ఏష్టి లేక యజ్ఞము. ఇది శాస్త్రములు చెప్పే విధి విధానంగా చేయబడునుగాక. వీరాధ్వానముగాని ఆ నాసికమునగాని సంప్రవేశనగాని అగ్ని ప్రవేశమునగాని మహాప్రస్థానమునగాని శాస్త్రీయ విధివిధానంగా ఏష్టిని నిర్వర్తించాలి. ఇవన్నీ యాగవిధిలో వివిధ విధాన విభాగములు. యత్ ఆతురః స్యాత్ మనసా వాచా వా సన్యసేత్ ఏష పంథాః. అనారోగ్య పరిస్థితులలో ఆతుర సన్యాసము మనస్సుచేతను వాక్కుచేతను సన్యాసం మయా అని 3 సార్లుగాని 11 సార్లుగాని 32 సార్లుగాని పలుకుచు ఆతుర సన్యాసము స్వీకరించవచ్చు. ఇది శాస్త్ర విధియే అవుతుంది. ఆ ఆతుర సన్యాసి తిరిగి స్వస్థుడైతే, ఆరోగ్యవంతుడైతే ఆ తరువాత సన్యాసము కొరకే చెప్పిన విధులన్నీ యథావిధిగా ఆచరించాలి. సన్యాసము తీసుకునేటప్పుడు ఆచరించవలసిన విధానము 1 ఆత్మశ్రాద్ధము, 2 విరజాహోమము, 3 అగ్నియందు సమస్తము ఆరోపణ ఆట్రిబ్యూషన్ ఆన్ సబ్మిషన్ చేయటము, నాలుగు, లౌకికమైన ప్రాపంచికమైన వ్యవహార సామర్థ్యము బాధ్యతలను తన యొక్క పద్నాలుగు విధములైన కర్మేంద్రియ, అజ్ఞానేంద్రియ, మనోబుద్ధి, చిత్త అహంకారముల ప్రవృత్తులను ఇవన్నీ కూడా పుత్రుని పరమాత్మగా భావించి పుత్ర త్వం బ్రహ్మ మంత్రముతో పుత్రునికి సమారోపణము హాండిన్ ఓవర్ చేయాలి. కుమారుడు లేనప్పుడు పై విధంగా శిష్యునికి సమారోపణ చేయవచ్చు. శిష్యుడు కూడా లేనప్పుడు స్వాత్మయే, స్వకీయ జీవాత్మయే పరమపురుషునిగా లేక బ్రహ్మముగా భావించు సమారోపణ చేయవచ్చు. పుత్ర, బ్రహ్మత్వం, యజ్ఞహత్వం ఈ విధమైన శాస్త్రములో చెప్పబడిన మంత్రములతో సమారోపణము చేయాలి. ఐదు, సావిత్రి ప్రవేశపూర్వకం అప్సు సర్వవిద్యార్థ స్వరూపాం బ్రహ్మణ్యధారాం క్రమాత్ వ్యాహృతిషు త్రిషు ప్రవిలాప్య. సావిత్రి యోసావై బ్రహ్మ మంత్రములను పఠిస్తూ సర్వదా విద్యాధ్యయనుడు విద్యార్థి అయి ఉండాలి. వేదమాతకు వ్యాహృతులతో బ్రహ్మమును ఉద్దేశించి త్రివ్యాహృతలతో జలములో ప్రవిలాపనము చేయాలి, వదలాలి. ఆరు, వ్యాహృతి త్రయము అకారము ఉకారము మకారములందు సమస్తము మంత్రోచ్చారణతో సమస్త జగద్ధోరణులను ప్రణిలాపనము చేయాలి. ఏడు, తత్సావధానే ఆపహ ప్రాస్య ప్రణవేన శిఖం ఉత్కృష్య. జలమును సావధానంగా ప్రణవపూర్వకంగా ప్రాస్యము చేసి పానము చేసి త్రాగి శిఖ పెలక ను తొలగించాలి. ఎనిమిది, యజ్ఞోపవీతముత్రించాలి. తొమ్మిది, వస్త్రములను భూమిమీదగాని నీటిలోగాని వదలాలి. పది, ఓం భువః స్వాహ భువః స్వాహ ఓం సువః స్వాహ అను మంత్రము దీర్ఘముగా పఠిస్తూ ఇక ఆపై జాతరుపధారణ చేయాలి. ఏ విధంగా అప్పుడే పుట్టిన బిడ్డకు బంధుమిత్ర మమకార అహంకార సాపేక్షంధికల్ప భావ సంబంధములు ఉండవో ఆ విధంగా అప్పుడే పుట్టిన బిడ్డవలే మనో బుద్ధులను కేవల రూపంగా ధారణ చేయాలి. జాతరుపధరుడు కావాలి. పదకొండు, ఓం ఓం ఓం అను ప్రణవమును వ్యాహృతము చేయునుగాక. అనగా ఓమని మరల మరల ఎలుగెత్తి ఉచ్చరించునుగాక. ఔట్ స్పీకింగ్ పైకి పలుకునుగాక. పన్నెండు, సమస్తమునకు సాక్షి కేవలము మనోబుద్ధి చిత్తములకు ఆవలిది అగు కేవల స్వస్వరూపమును ధ్యానిస్తూ ప్రణవ ఓం వ్యాహృతము పలకటము అనేకసార్లు చేయుచుండునుగాక. ఓం అని వ్యాహృతము ఉచ్చారణ సర్వాత్మకము సర్వాతీతము సర్వ బాహ్య అభ్యంతర స్వరూపము అగు ఆత్మగురించి ధ్యాసతో కూడిన ధ్యానము ఉచ్చారణ ధ్యానముల రెండిటినీ ఒక్కసారిగా నిర్వర్తించునుగాక. పదమూడు, మంద్ర లో పిచ్ మధ్య మీడియం పిచ్ తారధ్వని హాయి పిచ్ లలో మనస వాచ ఆట్ ఇన్నర్ జోన్ ఆఫ్ ఫీలింగ్స్ థోట్స్ అండ్ సైకో ఆట్రిబ్యూట్స్ ఆస్ వెల్ ఆస్ బై ఎక్స్ప్రెషన్ సన్యస్తమ్మయ. మంద్రధ్వని సన్యస్తమ్మయ. మధ్యమధ్వని సన్యస్తమ్మయ. తారాస్థాయి ధ్వని మూడు ఎక్స్ మూడు సార్లు పలుకునుగాక. పద్నాలుగు, ఈ విధంగా ప్రేషోచ్చారణము ఎలుగెత్తి పలకటం తో కూడిన ఆజ్ఞాపిస్తున్న ధ్వనితో ప్రణవము మాత్రమే పలుకుచుండునుగాక. పదిహేను, ప్రణవేక ధ్యాన పరాయణుడై ఈ క్రింది వాక్యములు మరల మరల ఎలుగెత్తి పలుకునుగాక. అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ. సమస్త సహజీవులకు నేను అభయముగా భయము తొలగుంచువానిగా అగుచు నన్ను నేను ఆత్మతత్వమునకు సమర్పించుకుంటున్నాను. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైకమస్మి తత్వమసి సర్వం ఖలు ఇదం బ్రహ్మ. ఈ విధంగా తత్వర్థపూర్వకముగు సద్భావనను అనేకసార్లు గొంతెత్తి పలుకునుగాక. పదహారు, ఇక ఈ సన్యసించిన స్థానము నుండి లేచి నిలబడి పరిసములను జీవులను ఆత్మభగవానుని ప్రత్యక్షరూపముగా మనస్సుతో నమస్కరిస్తూ అప్పుడే పుట్టిన పిల్లవానివలే జాతరుపధరుడే ఎవరితోగాని ఏ వస్తు విషయ ఇల్లు మొదలైన వాటితోగాని ఏ సంబంధము పరిచయము లేని వానివలే బయల్వెడలాలి. పదిహేడు, ఉత్తర దిక్కుగా నడుచుకుంటూ వెళ్లాలి. ఈ విధంగా సన్యాసాధికారి సన్యాసము స్వీకరించే విధి మెథడ్ ప్రొసీజర్ చెప్పబడుతోంది. నిత్య సన్యాసి సన్యాసము అనునది వస్తుతః మనోసంబంధమైన స్థితి. ఎప్పుడైతే దేనిపట్ల ద్వేషముగాని ఏదో కావాలనిగాని ఉండవో అట్టి స్థితియే నిత్య సన్యాస స్థితి. జ్ఞేయస్య నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి భగవద్గీత. గృహస్థుడు సన్యాసము స్వీకరించినప్పుడు పాటించు విధానము: ఒకటి, ముందుగా శరీర భావనను, లోకసంబంధమైన అనుబంధ బాంధవ్యములను మొదలంట్లా త్యజించి ఉండటము ప్రారంభించాలి. వాటికి అతీతత్వము సిద్ధించుకొని ఉండునుగాక. సర్వాత్ముకుడగు పరమాత్మగా ఈ సమస్తమును ఉపాసించుచు ఉండునుగాక. నేను ఆత్మరూపుడను అనుభావనను శ్రవణ మనన నిధిధ్యాసపూర్వకంగా వినటమనుకోవటము అనిపించటములను ఆశ్రయిస్తూ ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా అభయం సర్వభూతేభ్యో మత్తః సర్వం ప్రవర్తతే. ఆత్మస్వరూపుడనగు నా యొక్క చిచ్చేతన్య చమత్కారము చేతనే సమస్తము ప్రవర్తనశీలమవుతోంది. కథారచేతకు తన కథలోని ఒక పాత్ర గురించి భయమేముంటుంది? అట్లాగే నేను సమస్త భూతజాలము పట్ల అభయుడను. పై మంత్రమును గృహస్థుడైన కూడా మానసికంగా మననము చేయుచుండునుగాక. ఈ విధంగా నిత్య సన్యాసి అయి ఇక క్రమంగా లోకాశ్రయములన్నీ ఒక్కొక్కటిగా వదిలివేస్తూ ఉండునుగాక. సన్యాసవస్తు సేకరణము ఇక సన్యసించటానికే అపకరణ సేకరణము చేయునుగాక. సలక్షణమైనటువంటి ఆ వైణవం దండము, విద్రుదండము, బి కటి సూత్రము మొలత్రాడు, సి కౌపీనము గోచి, డి కమండలువు సన్యాసులు జలము ఉంచుకునే పాత్ర, ఈ వివర్ణవస్త్రము ఇవన్నీ సేకరించునుగాక. ఉపాసనా మంత్రము సఖా మా గోపాయోజః సఖాయో అసి ఇంద్రస్య వజ్రోసి వార్త్రఘ్న శర్మ మే భవ యత్ పాపం తన్నివారయతి అను మంత్రమును ఉపాసించెదరుగాక. దండము కోపినము నా సన్యాసాశ్రమ ఉపకరణములారా, నా ఈ ఉపాసనను స్నేహితులే సంరక్షించండి. ఇంద్రుని వజ్రమువలే మా యొక్క పాపదృష్టులను పెకిలించివేయండి. రెండు, సద్గురుం ఉపగమ్య నత్వ తత్వదశిని తత్వమేవ అను పాఠ్యాంశమును బోధించు సమర్థుడగు సద్గురువును ఆశ్రయించునుగాక. అమృతము, అఖండము, సహజము, నిత్యము, సమస్తమునకు అతీతము అగు ఆత్మపురుషుడవే నీవు అయి ఉన్నావు అను నిరూపణవాక్యములను బోధించువారే సద్గురువు. స్వకీయ సాంసారిక ఉద్దేశ్యములను, అభియోగములను, అభిప్రాయములను ప్రక్కకు పెట్టి ఆ సద్గురువు చెప్పే నీవు పూర్ణమగు ఆత్మవే అనే అర్థమును మననం చేయాలి. మూడు, గురుముఖా తత్వమసి ఇతి వాక్యం ప్రణవపూర్వకం ఉపలభ్య. అట్టి సద్గురువు బోధించు తత్వమసి వాక్యములు విని సందేహములు తొలగించుకోవాలి. ప్రణవపూర్వకంగా ఆకళింపు చేసుకోవాలి. నేను చావు పుట్టుకల మధ్యగా పుట్టుకొస్తున్న ఒక జీవుడను, అల్పుడను మొదలైన బలహీన భావములను అనుమాన నివృత్తి పూర్వకంగా వదిలించుకోవాలి. నాలుగు, అథ జీర్ణవల్కాజనం ధృత్వ జీర్ణ జింక చర్మవస్త్రములు ధరించునుగాక. ఐదు, జలావతరణము, తలంటి స్నానము, ఊర్ధ్వగమనము, సాంసారిక వ్యవహారములలో తిరుగుడు, ఏకభిక్ష, నేననుకున్నదే జరగాలి అనే ఆవేశము మొదలైనవి త్యజించునుగాక. ఆరు, త్రికాల స్నానం ఆచరేత్. త్రికాలములలోనూ ఆత్మభావనయందే స్నాన సంచారములు నియమించుకొనునుగాక. ఏడు, వేదాంత శ్రవణపూర్వకం ప్రణవానుష్ఠానం కుర్వన్. ఈ ఇహపర జీవాత్మ పరమాత్మ దేహదేహాంతర కాలత్ కాలాంతర అనుభవమంతా స్వస్వరూపసన్న అగు ఓంకారముతో ఏకంచేసి ప్రణవానుష్ఠానమును సర్వకాల సర్వావస్థలలో ఆశ్రయించునుగాక. ఎనిమిది, ఆ సమ్యక్ సంపన్నః. అనేకముగా కనిపిస్తూ ఉన్న ఈ సమస్తము ఏకమే అయి ఉన్న ఆత్మతత్వముచే సర్వదా సుసంపన్నము అను తత్వదృష్టిని ఆశ్రయించునుగాక. ఎనిమిది, బి స్వాభిమతం. సమస్తము మామాత్మ యొక్క చిత్త ఇష్ట ఆనంద ప్రదర్శనమే అనుభావన అనుభూతి పదెలపరచుకొనునుగాక. తొమ్మిది, ఆత్మని గోపయిత్వ. సర్వత్రా ఆత్మభావనను హృదయాంతరంగముగా పరిరక్షించుకుంటూ రహస్య అరహస్యములుగా ఆస్వాదిస్తూ ఉండునుగాక. పది, నిర్మమో హే సర్వాంతర్యామి. నాది నాది అని నేను అనుకుంటున్నదంతా నాది కాదయ్యా. నీది అనుభావమును ఆశ్రయించి మమకారరహితుడు అగుచుండునుగాక. పదకొండు, అధ్యాత్మనిష్ఠ. సర్వదా ఆ పరమాత్మయే ఈ సమస్త రూపములుగా నాకు అగుపిస్తున్నారు అను ఆధ్యాత్మనిష్టను ఆశ్రయించునుగాక. 12 ఇక ఎల్లప్పుడూ వదలి ఉండవలసినట్టివి ఆయి కామము ఇంకా ఏదో పొందవలసి ఉన్నది అనే ఆవేశపూర్వకమైన ఆశ, పేరాశ, దురాశ, నిరాశలు మొదలైన వ్యసనములు. 2 క్రోధము, కోపావేశము, పగ, తప్పులెన్నటము, బాధించే ఉద్దేశ్యములు మొదలైనవి. 3 లోభము, నావే, నాకే చెందినవి అనే మమకారముతో దాచుకోవటము, దోచుకోవటము, పంచుకోకపోవటము. 4 మోహము, సత్యము, శాశ్వతము ఏమిటో విచారించకుండా ఆపాదితము, అశాశ్వతములను పట్టుకొని భ్రమలు వీడక సంకుచితుడై ఉండటము. 5 మదము, తనను తాను గొప్ప చేసుకొని ఇతరులను అల్పదృష్టితో చూడటము, గర్వము. 6 మాత్సర్యము, ఇతరులను బాధించు స్వభావము, తన వలన ఇతరులకు కష్ట నష్టములను ఉద్దేశ్యపూర్వకంగా అధికము చేయటము. 7 దంభము, లేని గొప్పలను చూపి గుర్తింపుకై పాకులాడటము, తాను పొందుచున్నవి ఏమరచి తాను ఇస్తున్నవి అధికముగా భావించటము. 8 అహంకారము, నేను నాది అను స్వభావమును వీడక ఉండటము. 9 అసూయ, ఇతరులకు కలిగే మంచి చూచి ఓర్వలేకపోవటము. ముద్దు స్మైలీ గర్వము, తన గొప్ప తానే అధికము చేసి భావించటము. 11 ఇచ్ఛాద్వేష, హర్షమర్షములు, వీరంటే ఇష్టము, వారంటే నాకు ద్వేషము, ఇది నాకు సంతోషము, అది నాకు దుహకము మొదలైనవి కలిగి ఉండటము. 12 మమత్వము, ఇల్లు, గ్రామము, జాతి, భాష మొదలైన వాటి పట్ల నావి, నా కొరకై, నాకు చెందినవి, నాకు చెందనవి, ఇటువంటి భావావేశములు, ఈ మొదలైన సాంసారికములు సంకుచిత దృష్టిప్రదాతలు అగు అభ్యాసములను తొలగించుకొనుగాక. సన్యాసాశ్రమనిష్ట మరికొంతగా జ్ఞానవైరాగ్యంతో 1 దృష్టినంతా ఆత్మజ్ఞాన, ఆత్మమనన, ఆత్మధ్యాస, ఆత్మభావనలతో జ్ఞానమును ఆశ్రయిస్తూ దృశ్య వ్యవహారముల పట్ల విరాగి నాన్ అటాచ్డ్ నాన్ రిలేటెడ్ అగుచుండునుగాక. 2 ధన జన స్త్రీ వ్యవహారముల నుండి దృష్టిని వెనుకకు మరల్చుచు పరాముఖుడు పరాత్ముఖుడు అగునుగాక. 3 మనస్సు నుండి వ్యతిరిక్త నెగేటివ్ యోచనలను తొలగించి శుద్ధమనస్కుడు అగునుగాక. 4 ఉపనిషత్ వామ్యము ఎలుగెత్తి గానము చేస్తున్న స్వస్వరూపాత్మ యొక్క స్వాభావికమైన ఔన్నత్యము గురించి విచారణ ఆనాలైజ్ చేయుచుండునుగాక. 5-6 సమస్తము బ్రహ్మమే అనుభావనను ఆశ్రయించి బ్రహ్మచర్యము స్వీకరించునుగాక. 7 అపరిగ్రహ దేనిని స్వీకరించక సమస్తమునకు అతీతుడై ఉండునుగాక. 8 అహింస సత్యములను వ్రతముగా స్వీకరించునుగాక. 9 జితేంద్రియో ఇంద్రియములు నాచే స్వీకరించబడి నన్ను సేవించుటకే ఉన్నాయి, అంతేగాని ఇంద్రియ విషములకు నేను దాసుడను కాను అను బుద్ధిస్థితిని కలిగియుండి జితేంద్రియుడు అగునుగాక. 10 బహిరంతః స్నేహవర్జితః బాహ్యమున ఇన్ ద ఔట్సైడ్ అంతరమున ఇన్సైడ్ కూడా దేనిపట్ల ప్రేమాభిమానపూర్వక ఆవేశము కలిగి ఉండకుండునుగాక. దేనితోనూ అవినాభావ సంబంధము పొందకుండునుగాక. 11 శరీర సంధారణార్థం త్రిషు వర్ణేషు అభిసస్త పతితవర్జితేషు పశుహ అద్రోహి భైక్షమాను. శరీర సంధారణ కొరకు మాత్రమే భిక్షను నిర్వర్తించునుగాక. అట్టి భిక్షాటనము 3 వర్ణముల వారి ఇళ్లల్లో నిర్వర్తించవచ్చు. అట్టివాడు క్రమంగా బ్రహ్మీతత్వమును సమీపించగలడు. 12 సన్యాసాశ్రమి సర్వకాలములందు సర్వత్రా సమదర్శి అయి ఉండాలి. 1 పరమాత్మ ఏక అఖండ అప్రమేయ నిత్యానంద స్వరూపుడు. 2 ఆ పరమాత్మయే జీవులందరిలోనూ వేంచేసి ఉన్నారు. 3 సమం సర్వేషు భూతేషు పరమాత్మ సమస్త జీవులుగాను సమస్వరూపుడై వేంచేసి ఉన్నారు. 4 అట్టి పరమాత్మయే నాకు ఉపాసన వస్తువు అనునదే సన్యాసయోగుల ముఖ్య లక్షణమగు సమదర్శనము. అట్టి సమదర్శనము చాతుర్వర్ణ్యముల వారికి మోక్ష మార్గముగా శాస్త్రములచే విధించబడుతోంది. 13 సన్యాసియుగ ఇది లాభము ఇది నష్టము అను ద్వంద్వదృష్టిని దాటి ఉంటాడు. లాభములాభములను సమదృష్టితో చూచువాడై ఉంటాడు. నాకు భిక్షవేవాడు లేక దానము చేయవాడు మంచివాడు, భిక్షవేనివాడు చెడ్డ అను దృష్టిని జయించి వేసి ఉంటాడు. 14 అరిచేతులనే మధుకరపాత్రగా ధరించి ఆహారము భిక్షగా స్వీకరిస్తూ ఉంటాడు. 15 నాకు బలము ఇచ్చే రుచికర పదార్థములనే భిక్షగా ఇవ్వాలి అనే మేధోవృద్ధి క్రొవ్వు వృద్ధి ఆశయము కలిగి ఉండరు. 16 ఐ ఈ సమస్తము బ్రహ్మమే, 2 నేను బ్రహ్మమునే, 3 నేనే ఈ సమస్తము అయి ఉన్నాను అను బ్రహ్మాహమస్మి భావనను వీడని వారే ఉంటారు. 17 గుర్వర్ధం గ్రామం ఉపేత్య, గురువుకు ఆహారము సమర్పించటానికే గ్రామములో సంచరిస్తూ భిక్షను స్వీకరించటమును ఆశ్రయించాలి. లభించిన భిక్షను గురువు యొక్క ఆజ్ఞానుసారంగా ప్రసాదంగా స్వీకరించాలి. 18 ధ్రువశీలో, సాత్వికమైన ధ్రువమైన క్షణక్షణ చాంచల్యము పొందని ప్రవర్తన కలిగి ఉండాలి. అరవటం భయపెట్టటం శపించటము వంటి క్రియలు చేస్తూ భిక్షాటనము చేయరాదు. 19 అష్టౌమాస్య ఏకాకీ చరేత్, చాతుర్మాస్య వ్రతము సంవత్సరములో 8 మాసములు ఎక్కడా ఒకచోట నివాసము కలిగి ఉండకుండా సంచారుడే ఉండాలి. 4 మాసములు వర్షాకాలంలో గాని అది సాధ్యపడకపోతే 4 పక్షములు గాని 2 నెలలు గాని ఒకచోట ఇతరులతో నివసించు వ్రతము అనబడే చాతుర్మాస్య వ్రతము లేక చాతుర్పక్ష వ్రతము నిర్వర్తించువాడే ఉండాలి. అట్టి సన్యాస జీవనము తిక చాలు అని అనిపించినప్పుడు తిక ఆపై 1 కుటీచకుడుగానో, 2 బహుదకుడుగానో, 3 హంసగానో, 4 పరమహంసగానో జీవనమును ఆశ్రయించాలి. వాటివాటి జీవములను మంత్రపూర్వకంగా స్వీకరించునుగాక. జాతరుపధరుడు డిస్కనెక్టెడ్ ఫ్రోమ్ ఎంటైర్ సోషియల్ లైఫ్, వీరు సన్యాస పరాకాష్ఠాగు కుటీచక బహుదక హంస పరమహంస లక్షణములను ఆశ్రయించువారు. మంత్రపూర్వకంగా కటసూత్రము, మొలత్రాడు, కౌపీనము, గోచి దండము, బ్రహ్మదండము, కమండలువు, త్రాగే నియమైన పాత్ర ల నియమములను కూడా విసర్జించి ఉంటున్నారు. సన్యాస ఆచార నియమములు మరికొన్ని. సన్యాసి సంవత్సరములో చాతుర్మాస్యము కాకుండా మిగిలిన 8 మాసములు ఒకేచోట నివాసము కలిగి ఉండడు. గ్రామములో అయితే ఒక రాత్రి 1 మాత్రమే, మరుసటి రాత్రి వేరే గ్రామము. తీర్థస్థలములలో 3 రాత్రులు మాత్రమే. పట్టణంలో అయితే 5 రాత్రులు మాత్రమే. క్షేత్ర ప్రదేశములలో కాశీ రామేశ్వరము వంటి చోట 7 రాత్రులు మాత్రమే నివాసి అయి ఉంటారు. ఎందుకంటే విసన్యాసి నివాస స్థలముతో ఎట్టి మనోసంబంధము రిలేటెడ్నెస్ కలిగి ఉండడు అనికేత స్థిరమత ఉపాసన. ఎందుకు చంచలమగు మనస్సును నిశ్చలం చేయటానికి. నిశ్చలమగు మనస్సుకు ఆత్మ యొక్క ఔన్నత్యము స్వాభావికంగానే అనుభవము అవుతుంది. సన్యాసి తన మనస్సును వాక్కును ఆచరణను అదుపులో పెట్టుకుని స్థిరమతి అయి ఉంటాడు. అనజ్ఞేహ సన్యాసి అగ్ని కార్యములను కూడా వదలి ఉంటాడు. సేవ్యః అతడు నేను సేవకుడను అనుభావన కలిగి ఉంటాడు. అంతేగాని సన్యసించాను కాబట్టి నేను తదితర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థుల కంటే గొప్ప గొప్పవాడిని అని ఆలోచించడు. నేను పరమాత్మకు సర్వదా సేవకుడను అని తలుస్తాడు. నిర్వికారో దుష్టమైన చాడీలు చెప్పే బుద్ధిని జయించి ఉంటాడు. సానుకూల్య ప్రాతికూల్య సందర్భములలోనూ, సుఖదోహక సంఘటన సందర్భములలోనూ వికారములకు కోపము దోహకము ఆవేశములకు లోను కాకుండా నిర్వికారుడే ఉంటాడు. నియమననియం ఉత్సృజ్య మడి ఆచారములు అగ్ని కార్యము మొదలైన సాంఘికమైన నియమ అనియమములు వదిలివేసి ఉంటారు. గోవు లభించిన దానినే తృప్తిగా భుజించు విధంగా పరమహంస పరివ్రాజకులు ఏ ఆహారము భిక్షగా లభిస్తే అది ఏ ప్రీతిగా స్వీకరించువారే ఉంటారు. నీరు దొరికిన చోట కమండలువును త్రాగునీరుతో నింపుకొని ఉంటారు. నావే బాధలు అనే కార్పణ్యము సెల్ఫ్ సింపథీ కలిగి ఉండరు. దేవాలయ ప్రాంగణము, నది ఒడ్డు, గుహ మొదలైన చోట్ల రహస్యస్థల నివాసులే ఉంటారు. ఇది లభించాలి, అది లభించకూడదు మొదలైన లాభ అలాభ భావములు కలిగి ఉండరు. శుభాశుభ కర్మ నిర్మూలన పరహ శుభ అశుభ కర్మఫల ధ్యాసలు విడిచి ఉంటారు. ఆయనకు భూమి అంతా సేనాగారమే. అరుగుపైగాని మరెక్కడైనా గాని హాయిగా నిద్రించుచూ ఉండగలరు. జుట్టు నాజుకుగా కత్తిరించటము మొదలైన క్షౌర కర్మలు పరిత్యజించి ఉంటారు. చాతుర్మాస్యము యోగాభ్యాసములచే యుక్తులే గడుపుతూ ఉంటారు. చాతుర్మాస్యము కాలములో కుదరకపోతే చాతుర్ అర్ధమాస రెండు నెలల ఏక ప్రదేశ నివాస వ్రతము చాతురర్ధమాస్యము ఆచరిస్తూ ఉంటారు. శుక్ల జ్ఞాన ధ్యాన పరాయణులే ఉంటారు. ధనము స్త్రీ మొదలైన వాటిపట్ల స్వీకరించనివారే ఉంటారు. అనున్మత్తోపి ఉన్మత్తవత్ ఆచరణ్. ప్రజ్ఞచే స్వస్వరూప సమస్తత్వము గురించిన ఆత్మజ్ఞానము ఎరిగి ఉండి కూడా బయటకు మాత్రం పిచ్చి వానివలేనే ఉంటారు. బయటగా కనబడని ఆత్మలింగభావులై ఆత్మతత్వోపాసనాచారులై రాత్రింబవళ్ళు స్వస్వరూప కేవలాత్మనుసంధానము ఐ ఆమ్ దాట్ ఇన్ విచ్ ఓల్ దిస్ ఈజ్ ప్లేస్డ్ అను బుద్ధి యొక్క భావన నిర్వర్తిస్తూ అట్టి నిశ్చల బుద్ధిని వదలక ఉంటారు. జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఆత్మభావన వీడనివారే ఉంటారు. ప్రణవ సన్యాస మార్గంగా బాహ్యమంతా సన్యసించి దేహము నాకు సంబంధించినది కాదు, నేను దేహమునకు సంబంధించినవాడిని కాను అను నిశ్చల నిశ్చయముతో దేహమును విడిచివేసినవారే ఉంటారు. ఈ విధంగా అతడు పరమహంస పరివ్రాజకుడు అగుచున్నారు. శ్రీమన్నారాయణ బ్రహ్మదేవ సంవాదము బ్రహ్మ ప్రణవ నిర్వచనము. బ్రహ్మదేవుడు భగవాన్. శ్రీమన్నారాయణ దేవ, బ్రహ్మ ప్రణవము అనగా ఎటువంటిది? దాని రూపమేమిటి? అద్దాని గురించి దయతో వివరించి చెప్పండి. శ్రీమన్నారాయణుడు సృష్టికర్త, హిరణ్యగర్భ. వినండి, బ్రహ్మ ప్రణవమునకు షోడశ పదహారు మాత్రలు జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియ నాలుగు ఎక్స్ నాలుగు ఇమేజ్ ఫోర్ బ్రహ్మ అవస్థాస్. ఒకటి, జాగ్రత్ అవస్థా పురుషుడు విశ్వుడు, జాగ్రత్ మాత్ర చతుష్టయం. అకారాంశము ఐ విశ్వ విశ్వ అవస్థ ఆ జాగ్రత్లో జాగ్రత్ అవస్థ. టూ, విశ్వ తైజస అవస్థ ఉ జాగ్రత్లో స్వప్నావస్థ. థ్రీ, విశ్వ ప్రాజ్ఞావస్థ మా జాగ్రత్లో తురియ సాక్షి అవస్థ. ఫోర్, విశ్వ తురియ అవస్థ అర్ధమాత్ర జాగ్రత్లో తురియ సాక్షి అవస్థ. రెండు, స్వప్న అవస్థా పురుషుడు తైజసుడు అవస్థలు స్వప్నమాత్ర చతుష్టయం. ఉకారంశము ఐ తైజస విశ్వుడు బిందు స్వప్నములో జాగ్రత్ అవస్థ. టూ, తైజస తైజసుడు నాద స్వప్నములో స్వప్నావస్థ. థ్రీ, తైజస ప్రాజ్ఞుడు కలాయం కళ స్వప్నములో సుషుప్యవస్థ. ఫోర్, తైజస తురియుడు కళాతీత కళాతీతము స్వప్నములో తురియవస్థ. మూడు, సుషుప్తి అవస్థా పురుషుడు ప్రాజ్ఞుడు సుషుప్తి మాత్ర చతస్టయం. మకారంశము ఐ ప్రాజ్ఞ విశ్వుడు శాంతి సుషుప్తిలో జాగ్రత్ అవస్థ. టూ, ప్రాజ్ఞ తైజసుడు శాంత్యతీత సుషుప్తిలో స్వప్నావస్థ. థ్రీ, ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు గున్మని సుషుప్తిలో సుషప్త్యవస్థ. ఫోర్, ప్రాజ్ఞ తురియుడు మనోన్మన్యాగ్ మనోన్మని సుషుప్తిలో తురియవస్థ. నాలుగు, తురియపురుషుడు తురియమాత్ర చతుష్టయం అర్ధమాత్రాంశము ఐ తురియ విశ్వుడు వైఖరి తురియములో జాగ్రత్ అవస్థ. టూ, తురియ తైజసుడు మధ్యమా తురియములో స్వప్నావస్థ. థ్రీ, తురియ ప్రాజ్ఞుడు పశ్యంతి తురియములో సుషుప్త్యవస్థ. ఫోర్, తురియ తురియుడు పర తురియములో తురియవస్థ. పైన చెప్పుకున్న నాలుగు ఎక్స్ నాలుగు పదహారు మాత్రలను అంశలను షోడశాంశలను బ్రహ్మ ప్రణవము అని తత్వజులు శాస్త్రీయంగా వివరించి చెప్పుచున్నారు. అట్టి బ్రహ్మ ప్రణవము పరమహంస తురియాతీత అవధూతలకు ఉపాస్యము ఆబ్జెక్ట్ ఆఫ్ ఆడొరేషన్ అయి ఉంటోంది. అట్టి అధ్యయన అవగాహనలచే బ్రహ్మము స్వానుభవమై ప్రకాశించగలదు. బ్రహ్మము యొక్క అసంశయ స్వాభావికానుభవము సిద్ధించగలదు. అదియే విదేహముక్తిగా కూడా చెప్పబడుతోంది. బ్రహ్మదేవులవారు భగవాన్ శ్రీమన్నారాయణ దేవాది దేవ పరమహంస తురియాతీతుడు అగో అవధూత సమస్తము సన్యసించి ఉంటాడు కదా, అతడు బ్రాహ్మణుడు అవుతాడా? నారాయణ భగవానుడు అవును సమస్తము మొదలంట్లా సన్యసించి ఉంటాడు, సమస్త కర్మలు త్యజించి ఉంటాడు, బ్రాహ్మణుడు అని చెప్పబడతాడు. బ్రహ్మదేవుడు అనగా పరమహంస మరియు అవధూత యజ్ఞోపవీతి అసిఖి యజ్ఞోపవీతము శిఖ త్యజించినవాడు అయినవాడు. ఇంక దేనిని త్యజించి పరమహంస మరియు అవధూత అనే బ్రహ్మనిష్ఠాపరుడు అవుతాడు? యజ్ఞోపవీతము బ్రహ్మనిష్ట కలిగి ఉండటానికి గుర్తుకదా. మరి నారాయణ భగవానుడు బిడ్డ, బ్రహ్మదేవ భో అర్భక, చిన్న పిల్లవానివలే అర్భకునివలే అడుగుచున్నావయ్యా. అవధూత మరియు పరమహంస విషయములో దూది నిర్మితమైన యజ్ఞోపవీతము జంద్యము జంద్యము జంద్యము తో పని ఏమున్నది? ఏమీ ఉండదు. యస్య అస్తి అద్వైతం ఆత్మజ్ఞానం తదేవ యజ్ఞోపవీతం. ఈ సమస్త జీవులు జగత్తు కూడా ఆత్మస్వరూపమే. ఆత్మకు ద్వితీయము అనునదే లేదు. అను స్వస్వరూపమునకు చెందిన ఆత్మతత్వజ్ఞానమే యజ్ఞోపవీతము. అట్టి యజ్ఞోపవీతము వారు ధరించియే ఉంటారు. తస్య ధ్యాన నిష్ఠైవ శిఖ, సమస్తము ఆత్మగా ధ్యాస ధ్యానము నిర్వర్తించటమే శిఖ. ఆత్మభావనయే ఆతడు చేయు సత్కర్మ, స సర్వకర్తకృత్. అట్టివాడు సమస్తము స్వస్వరూపాత్మకంగా సందర్శించువాడు, సమస్త కర్మలు నిర్వర్తించినట్లే. సబ్రాహ్మణహత్, ఈ సమస్తము బ్రహ్మముగా దర్శించువాడు బ్రాహ్మణుడు. సబ్రహ్మనిష్ఠాపర, సమస్తము బ్రహ్మముగా చూడటమే ఆయన యొక్క బ్రహ్మనిష్ఠాపరత్వము. అద్వైత ఆత్మజ్ఞానియే బ్రహ్మనిష్ఠాపరుడు. అంతేగాని దారము సంబంధమైన యజ్ఞోపవీతము ధరించిన మాత్రం లేక విడిచినంత మాత్రం చేతకాదు. స దేవః, అట్టి బ్రహ్మ సంభావనయే దివ్యమగు దైవీతత్వము. దేవత, ఆ అద్వైత జ్ఞానియే దేవత. స ఋషి, అట్టి సమస్తము బ్రహ్మముగా అనుభవమే రుత్. రుత్ను అద్వైత జ్ఞానమును ఆశ్రయించి ఉన్నవాడే ఋషి. స తపస్వి, ఆతడే తపస్సు చేయువాడు. ఆత్మజ్ఞాన ఆత్మతత్వానుభవముల గురించిన తపనయే తపస్సు. స శ్రేష్ఠ, అట్టి అఖండాత్మానుభవము కలవాడే శ్రేష్ఠుడు. స ఏవ సర్వజ్యేష్ఠ, ఆతడే అందరికంటే జ్యేష్ఠుడు. స ఏవ జగద్గురుః, ఆతడే జగద్గురువు కూడా. అట్టి ఆత్మయే నేను అని ఈ జీవుడు తెలుసుకుని పరమహంస ఆగుచున్నాడు. పరమహంస సోహం పరమం, ఆవలగల నేనైన నేనే నేను. సందర్భ సత్యమునకు ఆవలగల సహజమయ్యున్న నేనైన నేనే సోహం నేను. పరివ్రాజకుడు తన సంచారమంతా అట్టి ఆత్మయందే కలిగి ఉన్నవాడు. అట్టి పరమహంస అయిన పరివ్రాజకుడు ఈ వేలాది లక్షలాది జీవులతో ఎక్కడోగాని తారసపడడు. మనుష్యానాం సహస్రేషు దుర్లభతరో యత్ ఏకో అస్తి, స ఏవ నిత్యపూతః, అతడు నిత్యనిర్మలమగు పరమాత్మయే. ఆయనయే వేదపురుషుడు. తెలియబడే సమస్తము తన యొక్క పురుషకారముగా ఎరుగువాడు. ఓ బ్రహ్మదేవ, ఆతని చిత్తము ఎల్లప్పుడూ నాయందే ఏర్పడినదే ఉంటోంది. యహ తచ్చిత్తం మయ్యేవ అవతిష్ఠతి. అంతేకాదు, నేను ఎల్లప్పుడూ ఆతనియందే ఏర్పడినవాడనే ఉంటాను. అహం చ తస్మిన్ ఏవ అవస్థితః. బ్రహ్మదేవుడు స్వామి నారాయణ భగవాన్, ఎవడైతే ఆవల ఉన్న ఆ అమృతానంద రూపమగు ఆత్మయే నేను అను పరమహంస భావమును సంపాదించుకొని సమస్త అన్యభావముల నుండి విడివడినవాడై అవధూతత్వము సంతరించుకుంటాడో, అట్టివాణి లక్షణములు ఇంకా కూడా ఏ తీరుగా ఉంటాయి. శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవ, ఈ ప్రపంచంలో ఏదైనా కూడా అభ్యాసముచేతనే సిద్ధించగలదు కదా. మనము చెప్పుకోబోతున్న ఈ అభ్యాస లక్షణములచే ఈ జీవుడైనా సరే తప్పక పరమంస పరివ్రాజకుడు కాగలడు. ఒకటి, నిత్యతృప్తః. నిత్యతృప్తుడై ఉంటాడు. ఈ దృశ్య ప్రపంచంలో కనిపిస్తున్న దేహములు, జన్మమృత్యువులు, సందర్భములు, సంఘటనలు, సంబంధములు, మనోబుద్ధి చిత్తహంకారములు ప్రదర్శించే కార్యక్రమములు మొదలైనవేవి అతని స్వాభావిక అప్రమేయ అవ్యాజమగు ఆత్మతృప్తిని కించిత్కూడా అసంతృప్తి వైపుగా మరల్చలేవు. 2. సశీతోష్ణ సుఖదుహః మానవమాన వర్జితః. అతడు ద్వంద్వ మోహములైనట్టి సీత ఉషణములను, సుఖదుహఖములను, మాన అవమానములను మొదలంట్లా జయించినవాడై త్యజించినవాడై ఉంటాడు. 3. సనింద అమర్ష సహిష్ణుః. ఆయన నిందను, దూషణ, తిరస్కారములను, స్తుతి, పొగట్ట, ని అమర్షమును, కోపము, ఇతరుల ఓర్వలేనితనము సహనములను స్వాభావికంగానే చిరునవ్వు వీడక సహించువాడే ఉంటాడు. 4. షడూర్మి వర్జితః. ఆకలి, దాహము, శోకము, మోహము, జర, వార్ధక్యము, మరణము, చావు అను ఆరు ఊర్మిలను దాటి తన ఆత్మస్వరూపమును ఆవలగా దర్శిస్తూ ఆనందించువాడే ఉంటాడు. అతని దృష్టిలో భౌతిక శరీరం యొక్క రాక జన్మ కాదు, పోక మృత్యువు కాదు, ఊర్మి ప్రవాహ వేగము. 5. షడ్భావ వికారశూన్యః. శరీరభావాశ్రయము, శరీరము యొక్క పుట్టుక, బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరణము అనబడు షట్ ఆరు భావవికారములు తనయందు లేనివాడై ఉంటాడు. 6. సజ్యేష్ఠ అజ్యేష్ఠ వ్యవధాన రహితః. అతడు సర్వే సర్వత్రా ఆత్మనే దర్శిస్తాడు. మట్టితో చేసిన బొమ్మలు అనేకం కావచ్చు, కాని మట్టి ఒక్కటే కదా. బంగారు ఆభరణాలు అనేకం కావచ్చు, కాని బంగారము ఒక్కటే కదా. అట్లాగే ఏకమగు ఆత్మయే అనేకముగా కనిపిస్తోంది అను దృష్టిని నిశ్చలము, సుస్థిరము, అకలంకము, అనుక్షణికము చేసుకుని ఉంటాడు. అందుచేత ఆయన ఈతడు గొప్పవాడు, ఆతడు తక్కువవాడు, ఇతను జ్యేష్ఠుడు, ఆతడు కనిష్ఠుడు మొదలైన భేదభావములు ఏమాత్రము కలిగి ఉండడు. అట్టి వ్యవచ్ఛేదములు, విభాగభేదములు, వ్యవధానములు, మబుగు, అంతరము ఆతనికి వస్తుతః అనిపించవు, కనిపించవు. 7. సస్వవ్యతిరేకేన నా అన్యద్రష్ట పరమాత్మను భావించే. 5. విధానములు ఆయి ఎక్కడో దూరాన పరమాత్మ వైకుంఠములోనో, కైలాసంలోనో, మణిపురంలోనో, దేవాలయములోనో, పఠములోనో వేంచేసియున్న స్వామి యొక్క అర్చన గోడ్ ఆట్ సమ్ డిస్టాన్స్. 2. పరమాత్మ నేను చూచే సర్వదేహములలో వేంచేసి ఉన్నారు అనే మననుపాసన గోడ్ ఇన్ ఓల్. 3. పరమాత్మ సమస్త జీవులుగా సర్వదేహములలోని దేహిగా ప్రదర్శనమగుచున్నారు అను సర్వత్రా దర్శనము నిదిధ్యాసా స్థితి తత్వము గోడ్ ఆస్ ఓల్ తత్వం. 4. నేనుగా ప్రదర్శనమగుచున్నది ఆ పరమాత్మయే, అదియే నేను అను రూపముగల సోహం తత్వము. ఐ ఆమ్ దాట్ ఆస్ వేల్ వి నేనే ఈ సమస్త లోకాలుగా, లోకపాలకులుగా, లోకస్థులుగా ఆత్మనే ప్రదర్శనము అగుచున్నాను. అమ్మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా అందరిలోని నేనైన నేనే నేను. ఇది సమాధి స్థితి. ఓల్ దిస్ ఆండ్ దాట్ ఈజ్ వోట్ ఆమ్ ఐ. ఈ 5 అభ్యాస స్థితులను కరతలమలకుము చేసుకున్నవాడే పరమహంస పరివ్రాజకుడు సోహం తత్వం ఏకార్థమై ప్రకాశించుచున్నారు. అందుచేతన ఈయన నాకు వేరైనది లోకాలలోగాని, లోకములకు ఆవలగాని ఎక్కడా ఏదీ లేదు అను స్వాభావిక అవ్యాజ అనునిత్యానుభవం నాన్ కండిషన్డ్ అండ్ ఓల్వేజ్ ఎక్స్పీరియన్సింగ్ పొందుచున్నారు. తత్ స్వాభావికుడై ఉంటున్నాడు. లోకాలలో నేను ఉన్నట్లే లోకాలన్నీ కూడా నాలోనే ఉన్నాయి అను ఏక అక్షర బ్రాహ్మీ దృష్టిని ఆశ్రయించి ఉంటున్నాడు. అందుచేత స్వవ్యతిరేకేన నా అన్యద్రష్ట తనకు వేరైన దేనికో తాను ద్రష్ట అయి ఉండడు. తాను చూచే సమస్తము తానే అయి ఉంటాడు. పరమహంసకు సమస్తము తానేనను నిశ్చయము సర్వదా చెక్కుచెదరదు. 8. నా అన్యత్ ఆశాంబరో నాకు ఇంకేదో కావాలి, ఇంకా కూడా ఏదో పొందాలి అనే ఆశ, దురాశ, పేరాశ, నిరాశలకు చోటు ఇవ్వడు. సమస్తము నేనే అయి ఉండగా ఇంక నేను ఈ నేనే అయి ఉన్న 14 లోకముల నుండి పొందవలసినది ఏముంటుంది? ఏమీ ఉండదు అనే అవగాహనచే ఆశించటమును జయించివేసి ఉంటాడు. ఆశ అనే వస్త్రము ధరించవలసిన పని ఆతనికి ఉండదు. ఆశకు అవకాశమే ఇవ్వడు. నేనే అయిన నా నుండి నేనేమి కోరుకోవాలి అని ప్రశ్నిస్తాడు. 9 నా నమస్కారో, నా స్వాహాకారో, నా స్వథాకారశ్చ, నా విసర్జనపరో. అట్టి పరివ్రాజకుడు అనన్య భావనను సంతరించుకున్నవాడే. అనన్య భావన ప్రభావితుడై ఎవరికీ నమస్కరించడు. ఎదురుగా చూడబడే దేవతనుగాని సహజీవునిగాని తనకు వేరుగా భావన చేయడు. తానే తత్ అయి ఉన్నట్లు, తత్యే తాను అయి ఉన్నట్లు స్వానుభవుడై ఉంటాడు. నా స్వాహాకారో, దేవతలకు సమర్పణ చేయవాడు, పితృదేవతలకు సమర్పించువాడు అయి ఉండడు. అవన్నీ తానేగా దర్శిస్తూ ఉంటాడు. నా స్వధాకరో, నా విసర్జనపరో, పితృదేవతలు కూడా ఆత్మనగు నాకు అనన్యమే అని ఎరిగి ఏదీ స్వధాగా సమర్పించనివాడే ఉంటాడు. దేనిని వదలడు, పట్టుకోడు. ఏది చేస్తూ ఉన్నా లేక చేయకున్నా నిర్వికారుడై ఉంటాడు. 10 నిందాస్తుతి వ్యతిరిక్తో, నిందా స్తుతులు పొందుచున్నప్పుడు దేనికి వ్యతిరేకుడై ఉండడు. 11 నా మంత్ర తంత్ర ఉపాసకో, ఒక మంత్రమునకో, ఒక తంత్రము విధానమునకో పరిమితుడు అయి ఉండడు. 12 దేవాంతర ధ్యానశూన్యో, బాహ్యదేవతలను ధ్యానించువాడై ఉండడు. 13 లక్ష్య అలక్ష్య నిర్వర్తక సర్వ ఉపరతః, లక్ష్యములను అలక్ష్యములను ఆశయములను అనాశయములను చేయవలసినవి చేయకూడనివి ఆయా విధములుగా నిర్వర్తిస్తూనే సమస్త లోక సంబంధమైన విషయ విశేష వ్యవహార సంబంధ బాంధవ్యముల నుండి ఉపరతుడై హావింగ్ కంప్లీట్లీ విత్డ్రోన్ ఉంటాడు. సర్వత్రా నిర్వర్తనుడు, వర్తనలేనివాడై ఉంటాడు. 14 సర్వదా సత్ ఉనికి చిత్ ఎరుక ఆనంద ఆనంద సహజ స్వరూపుడై వెలుగొందుతూ ఉంటాడు. 15 చిద్ధనహా కేవల చిత్ ఎరుగుట స్వరూపుడై ఎరుగబడేదంతా ఎరుగుట అనుదానియందు ఘనీభూతము చేసినవాయే ఉంటాడు. 16 సంపూర్ణ ఇంక పొందవలసినది అంటూ ఏదీ అతని పట్ల శేషించి ఉండదు. కాబట్టి తనేందు సర్వభూతములేందు సదా సంపూర్ణత్వమును సందర్శిస్తూ ఉంటాడు. 17 సంపూర్ణ ఆనందైక రూపో అట్టి పూర్ణమదః, పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అనుభావనతో సర్వత్రా ఆనందైక రసరూపుడై ఉంటాడు. జలబిందువు కొత్తగా జలముగా అవ్వలసిన పనేముంటుంది? 18 బ్రహ్మేవాహమస్మి, బ్రహ్మము అని వేద ఉపనిషత్తులచే తత్వజులచే ఎలుగెత్తి పిలువబడుచున్నది నా గురించే. నేను అట్టి బ్రహ్మమే అయి ఉన్నాను అని ఎలుగెత్తి చేతులెత్తి ఆత్మగానం చేయువాడే ఉంటాడు. ఇతి అనవరతం బ్రహ్మ ప్రణవ అనుసంధానేన యహ కృతకృత్యో భవతి స పరమహంసం పరివ్ర. పైన మనం చెప్పుకుంటున్న 18 సూత్రములను కలిపి బ్రహ్మ ప్రణవ అనుసంధానము అని అంటారు. అట్టి అనుసంధానముచే క్రమంగా కృతకృత్యుడు అయినవాడు అపరమహంస పరివ్రాట్ అని చెప్పబడుచున్నాడు. ఓ బ్రహ్మదేవ, కహ పరివ్రజనాధికారి, కీదృశం పరివ్రాజక లక్షణం, కహ పరమహంస, పరివ్రాజకత్వం కథం అనే మీ ప్రశ్నకు సమాధానంగా పరివ్రాజకత్వమునకు అర్హుడు ఎవరో, పరివ్రాజక లక్షణములు ఏమేమిటో, పరివ్రాజకత్వము ఏ విధంగా సిద్ధించగలదో ఆయా విశేషాలు తత్వవేత్తల ప్రవచనముల వేదాంతర్గతములైనట్టి ఉపనిషత్తుల సారముగా మనము ఇప్పుడు చెప్పుకున్నాము. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసిత్యాది ఏ ఆశ్రమంలో వారైనా సరే పైన మనము చెప్పుకున్న పరమహంస పరివ్రాజక లక్షణములను అభ్యాసపూర్వకంగా అనుష్ఠానము చేస్తూ ఉంటే అట్టివాడు పరమహంస పరివ్రాజకుడు కాగలడు. ఇది నిశ్చయము. ఇది పరమహంస పరివ్రాజకోపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.